కృష్ణ యజుర్వేదాంతర్గత 15 ధ్యాన బిందుపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం ధ్యాత్వా యద్బ్రహ్మమాత్రం తే స్వావశేషధియాయేయః యోగతత్వజ్ఞానఫలం తత్స్వమాత్రం విచింతయే. శ్లోక ధ్యాత్వా యద్బ్రహ్మమాత్రం తే స్వనశేషధియాయేయః యోగతత్వజ్ఞానఫలం తత్స్వమాత్రం విచింతయే. అన్యమైనదంతా బుద్ధితో నేతి నైతి రూప విశ్లేషణగా త్యజించగా చివ్వరికి శేషించినట్టి ఆత్మ గురించిన యోగాభ్యాసతత్వ విచారణచే ధ్యానించటము యొక్క స్వస్వరూప జ్ఞానఫలము అని విచింతన చేయబడునుగాక. ప్రథమ అధ్యాయము యోగసాధన వివిధ విధానములు. యది శైలసమం పాపం విస్తీర్ణం బహుయోజనం భిద్యతే ధ్యానయోగేన నాణ్యో భేదః కదాచన 1. ఓం 01. యది శైలసమం పాపం విస్తీర్ణం బహుయోజనం భిద్యతే ధ్యానయోగేన నాణ్యో భేదః కదాచన. పాపముల గుట్టలునేక యోజనముల వరకు విస్తరించియున్న కొండల సమూహము వలె ఉన్నప్పటికీ కూడా అవన్నీ ధ్యానయోగముచే నశించిపోగలవు. లేదా వాటి యొక్క ఉత్తరోత్తర అనుభవము అనివార్యము. మరే విధంగానూ అవి తొలగవు. అందుచేత ధ్యానయోగము అత్యంత ప్రయోజనకరము. లేదా జన్మకర్మల ప్రహసనమునకు అంతుపొంతు ఉండదు. బీజాక్షరం పరం బిందుం నాదో తస్యోపరి స్థితం సశబ్దం చాక్షరే క్షీణే న్యహశబ్దం పరమం పదం 2. 02. బీజాక్షరం పరం బిందునాదం తస్య ఉపరిస్థితం సశబ్దశ్చ అక్షరే క్షీణే నిశ్శబ్దం పరమం పదం పరమునకు సంజ్ఞ అగు. ఓం బీజాక్షరము లేక ప్రణవము సర్వ బిందు నాదములను దాటినట్టి స్థానమును అది భౌతికం కాదు. శబ్దరూపమాత్రం కూడా కాదు. సర్వమునకు ఆవల కాబట్టి పరము. శబ్దము యొక్క అక్షరోచ్చారణ క్షీణించగా ఇక ఆపై ప్రణవము ఓం కేవలాత్మానుభవముగా నిశ్శబ్ద పరమపద స్థానముగా అయింటున్నది. మామిడి పండు రుచి తింటేనే నిజానికి తెలుస్తుంది. పేరు చెప్పినంత మాత్రం చేతకాదు కదా. కేవలాత్మానుభవము అట్టిది. అది నిశ్శబ్ద పరమపదము అనుభవైక వేద్యము. అనాహతం తు యచ్ఛబ్దం తస్య శబ్దస్య యత్పరం తత్పరం విందతే యస్తు సయోగి చిన్న సంశేహ. 3. 03. అనాహతంతు యత్శబ్దం తస్య శబ్దస్య యత్పరం తత్పరం విందతేయస్తు సయోగి చిన్న సంశేహ. ఈ యోగాభ్యాసి అయితే అభ్యాసముచే అనాహత చక్రము హృదయ చక్రము అభౌతిక శక్తి రూపము నుండి వినబడు ఓంకార శబ్దమును వినుచు ఆ శబ్దమునకు ఆవల పరంగా గల సాక్షి స్వస్వరూపమును అనుభూతపరచుకొనుచూ ఉంటున్నాడో అట్టి యోగి సర్వ సంశయములను దాటినవాడే ఆత్మానుభవముచే నిత్యముక్తుడు అగుచున్నాడు. వాలాగ్రసత్సహస్రం తస్య భాగస్య భాగినః తస్య భాగస్య భాగార్థం తత్క్షయేతు నిరంజనం. 4. 04. వాలాగ్రసత్సహస్రం తస్య భాగస్య భాగినః తస్య భాగస్య భాగార్థం తక్షేతు నిరంజనం. నిర్మలుడు అప్రమేయుడు అగు పరమాత్మ సూక్ష్మరూపముతో సర్వదేహములలో వేయించేసియే ఉన్నారు. ఒక జంతువు తోక యొక్క చిట్ట చివరి కొనాగ్రభాగంలోని సూక్ష్మకణము యొక్క లక్షవ వంతు భాగము వలె అతి సూక్ష్మరూపుడై ప్రకాశించుచున్నారు. యోగముతో మనస్సు లయించగా ఆ యోగి నిరంజనుడై అట్టి పరమాత్మానుభవము పొందుచున్నాడు. పుష్పమధ్యే యథా గంధః పయోమధ్యే యథా ఘృతం తిలమధ్యే యథా తైలం పాషాణశ్వివ కాంచనం 5. 05 పుష్పమధ్యే యథా గంధః, పయోమధ్యే యథా ఘృతం, తిలమధ్యే యథా తైలం, పాషాణేష్వివ కాంచనం. ఆత్మభావననగా ఆత్మ ఇట్టిదో గ్రహించి భావించటము. ఏ విధంగా పుష్పములలో గంధము సువాసన ఉంటుందో, పాలలో అంతర్గతంగా నేయి ఘీ దాగి ఉంటుందో, నువ్వు గింజలలో నూనె, రాళ్లలో బంగారు ఖనిజపు రాళ్ళు బంగారము దాగి ఉంటుందో, ఆత్మ సర్వత్రా అట్లా వేంచేసి ఉన్నది. ప్రతి జీవుని అంతరమున పరబ్రహ్మము ఆ విధంగా వెలుగొందుచున్నది. ఏవం సర్వాణి భూతాని మనోసూత్ర ఇవాత్మని స్థిరబుద్ధిర సమ్మూఢో బ్రహ్మవిద్బ్రహ్మణి స్థిత. 6.06 ఏవం సర్వాణి భూతాని మనోసూత్ర ఇవ ఆత్మని స్థిరబుద్ధః అసమ్మూఢో బ్రహ్మవిద్బ్రహ్మణి స్థిత. పూలదండలోని దారుమువలే సర్వజీవులలో అఖండ స్వరూపమగు ఆత్మ వేంచేసి విస్తరించినదే ఉన్నది. ఆత్మదర్శనమునకై ముందుగా స్థిరమైన బుద్ధితో దృశ్యపరిమితమైన మూఢ మూర్ఖత్వములను అధిగమించాలి. బ్రహ్మము గురించి తెలుసుకోవాలి. ఇకప్పుడు బ్రహ్మిస్థితిని అభ్యాసపూర్వకంగా సంతరించుకోవాలి. బ్రహ్మము తానే ఉండటమే బ్రాహ్మిస్థితి. బ్రహ్మమును ఎరిగినవాడు బ్రహ్మమునందే సంస్థితుడగుచున్నాడు. తిలానాం తు యథా తైలం పుష్పే గంధ ఇవాశ్రితః, పురుషస్య శరీరేతు సబాహ్యాభ్యంతరే స్థితః. 7.07 తిలానాం తు యథా తైలం పుష్పే గంధ ఇవ ఆశ్రితః, పురుషస్య శరీరేతు సబాహ్య అభ్యంతరే స్థితః. నువ్వుల గింజలలో నూనె వలె పుష్పములలో సువాసన ఉంటున్న తీరుగా ఈ జీవుని దేహం యొక్క బయట లోపల కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నారు. ఆత్మతత్వమే విస్తరించినదై అంతర్బహిర్స్వరూపమయ్యున్నది. బాహ్యభ్యంతరములుగా ఉన్నదంతా పరమాత్మయే. అంతర్బహిశ్చ యత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. వృక్షం తు సకలం విద్యాఛాయ తస్యేవ నిష్కల, సకలే నిష్కలే భావే సర్వత్రాత్మా వ్యవస్థితః. 8.08 వృక్షం తు సకలం విద్యాత్ ఛాయ తస్యేవ నిష్కల, సకలే నిష్కళే భావే సర్వత్ర ఆత్మా వ్యవస్థితః. ఒక పెద్ద ఫలవృక్షము యొక్క ఛాయ నీడ లో వృక్షం యొక్క కొమ్మలు పూలు ఫలముల నీడలు సాకారంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ పరిశీలనగా చూస్తే అంతా ఒక తీరైన ఛాయే కదా. ఈ భావన రూప జగత్తంతా కూడా వృక్షం యొక్క వివిధ భాగముల ఛాయలలో వృక్షఛాయయే అయి ఉన్నరీతిగా సర్వత్రా ఆత్మయే వ్యవస్థితమయ్యున్నది. ఆత్మయే జగత్తుగా భేదదృష్టికి అగుపిస్తోంది. ఆత్మకు వేరే ఏదీ లేదు. ఆత్మ సర్వదా ఏకము అఖండముగానే భావనభావ రూపంగా సర్వత్రా వ్యవస్థితమై ఉన్నది. ఆత్మ వృక్షము వంటిదైతే జగత్తు ఛాయ వంటిది. ఓమిత్యేకాక్షరం బ్రహ్మధ్యేయం సర్వముముక్షిభి. 09 ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ ధ్యేయం సర్వముముక్షుభ్యః. అట్టి ఏకము అనేకము కానిది అక్షరము క్షరము లేనిది అగు బ్రహ్మము ఓం అను సంజ్ఞతో చెప్పబడుచున్నది. మోక్షము కోరు ముముక్షువులందరికీ అట్టి ఏకమక్షర పరబ్రహ్మముగు ఓం ధ్యాన బిందువు. ఓం అని ఉచ్చరించబడుచున్న బ్రహ్మమునకు 4 అంశలు. పృథివ్యగ్నిశ్చ ఋగ్వేదో భూరిత్యేవ పితామహః. 9. అకారే తు లయం ప్రాప్తే ప్రథమే ప్రణవాంసకే పృథివి అగ్నిశ్చ ఋగ్వేదో భువః ఇత్యేవ పితామహః. అకారే తు లయం ప్రాప్తే ప్రథమే ప్రణవాంసకే, ఆ మొట్టమొదటి ప్రణవాంస. అట్టి అకార ప్రణవ ప్రథమాంశతో భూమి, అగ్ని, ఋగ్వేదము, భూహ అనే వ్యాహృతి, బ్రహ్మ, సృష్టికర్త వీటిని లయం అగుచున్నారో, వీటన్నిటినీ అకార పరబ్రహ్మముగా భావించబడుచున్నాయి. అంతరిక్షం యజుర్వాయుభువో విష్ణుర్జనార్దన పది. ఉకారేతు లయం ప్రాప్తే ద్వితీయే ప్రణవాంశకే. పది. అంతరిక్షం యజుః వాయుః భువో విష్ణుః జనార్దనః ఉకారేతు లయం ప్రాప్తే ద్వితీయో ప్రణవాంశకే. ఉ ఓం శబ్ద సంజ్ఞా ప్రణవము యొక్క రెండవ అంశం. అంతరిక్షము, యజుర్వేదము, వాయువివన్నీ ఉకార ప్రణవాంశ. అట్టి ఉకారాంశ లయమైనప్పుడు భువో, అంతరిక్షము, యజుర్వేదము, భువః అను వ్యాహృతి, మహావిష్ణువు ఉకారాంశయందు లీనమై ఉంటున్నాయి. అనగా అవన్నీ ఉకారాంశ స్వరూపమై ఉపాసకునకు అనుభూతనగుచున్నాయి. ద్యోహ సూర్యః సామవేదశ్చ స్వరిత్యేవ మహేశ్వరః. పదకొండు. మకారేతు లయం ప్రాప్తే తృతీయే ప్రణవాంశకే. పదకొండు. ద్యోహ సూర్యః సామవేదశ్చ స్వరా సువః ఇత్యేవ మహేశ్వరః. మకారేతు లయం ప్రాప్తే తృతీయే ప్రణవాంశకే. మా ప్రణవము యొక్క మూడవ అంశమకారము. సువర్ స్వర్గ లోకము సూర్యుడు సామవేదము ఇవన్నీ మకారాంశలు. మహేశ్వరుడు సువః వ్యాహృతి రూపము. ప్రణవోపాసమునకు సువర్ దేవత లోకము సూర్యుడు సామవేదము ఇవన్నీ మకారాంశగా అనుభవమై అప్పుడిక మకారాంశయందు లీనమైనవిగా ఆగుచున్నాయి. అకారః పీతవర్ణః శాద్రజోగుణ ఉదిరితః. పన్నెండు. ఉకారః సాత్వికః శుక్లో మకారః కృష్ణతామసః. పన్నెండు. అకారః పీతవర్ణస్యత్ రజోగుణ ఉదిరితః. ఉకారః సాత్వికః శుక్లో మకారః కృష్ణతామసః. అకారము పీత పసుపు రంగుతో ప్రకృతిలో రజోగుణము రూపమై ప్రదర్శితమగుచున్నది. ఉకారము శ్వేత తెలుపు వణముగా ప్రకృతిలో సాత్విక గుణము రూపమై ఉన్నది. మకారము కృష్ణ నీలనల్లని వణమై తమోగుణ రూపమై ఉన్నది. అష్టాంగం చ చతుష్పాదం త్రిస్థానం పంచదేవతం. పదమూడు. ఓంకారం యో న జానాతి బ్రహ్మణో న భవేత్తు సహ. పదమూడు. అష్టాంగం చ చతుష్పాదం త్రిస్థానం పంచదేవతం ఓంకారం యో న జానాతి బ్రాహ్మణో న భవేత్తు సహ. ప్రణవము అకార ఉకార మకార అర్ధమాత్రబిందు నాద కళ కళతీత అనబడే ఎనిమిది అంగములు కలిగియున్నది. నాలుగు పాదములు మూడు వ్యాహృతులు ఐదుగురు అధి దేవతలు కలిగియున్నది. అట్టి ఓంకారమును ఎవ్వరు తెలుసుకుని ఉండరో అట్టివారు బ్రాహ్మణుడు అని అనిపించుకోరు. ఆత్మసర్వుల బాహ్య అభ్యంతర స్వరూపమై భూభువర్ సువర్త్రివ్యాహృతి స్వరూపమై త్రిగుణాత్మకమై అష్టాంగయోగముల లక్ష్యమై జాగ్రత్స్వప్న సుషుప్తి తురియముల చతుష్పాదమై పైన మధ్య క్రింద స్థానములను ఆక్రమించుకుని ఉన్నది. పంచభూతాత్మమగు ఆత్మగా కనిపించే దృశ్య ప్రపంచమంతా ఆత్మయే. అట్టి ఓంకారార్థమగు ఆత్మను తెలుసుకుని పలుకువాడే బ్రాహ్మణుడు. ప్రణవో ధనః శరో హ్యాత్మా బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే. పద్నాలుగు. పద్నాలుగు. ప్రణవో ధనః శరో హి ఆత్మా బ్రహ్మ తత్ లక్ష్యం ఉచ్యతే. ప్రణవమును ధనస్సుగాను మనోరూప జీవాత్మరూపమును బాణముగాను బ్రహ్మము లక్ష్యముగా నియమించి దృశ్య పరిమిత భావనను జాగ్రత్ దృష్టి సంకుచిత పరిమిత భావములను ఛేదించాలి. బ్రహ్మమును చేరిన మనస్సు బ్రహ్మమే అగుచున్నది. ఈ జీవుడు ప్రణవోపాసనచే శివుడే అగుచున్నాడు. అప్రమత్తేన వేద్ధవ్యం సర్వతన్మయో భవేత్. నివర్తంతే క్రియాః సర్వస్తస్మిన్ దృష్టే పరావరే. 15 అప్రమత్తేన వేద్ధవ్యం సర్వతన్మయో భవేత్. నివర్తంతే క్రియాః సర్వాః తస్మిన్ దృష్టే పరావరే. అప్రమత్తుడై మనస్సు అను బాణమును ఆత్మభావననుసంధానము లక్ష్యముగా సంధించి వెడచినవాడు బ్రహ్మమయుడు తన్మయుడు అగుచున్నాడు. అట్టి పరమాత్మ దృష్టిభావనల నిర్దిష్టతత్వము చేత సర్వ సాంసారిక క్రియలు కూడా నివర్తము పొందుచున్నాయి. అన్యముగా అనిపించేదంతా అంతిమంగా ఆత్మ యొక్క అనన్యత్వములో విలీనమై అరూపమగుచున్నది. ఓంకార ప్రభవా దేవా ఓంకార ప్రభవాః స్వరాః. ఓంకార ప్రభవం సర్వం త్రైలోక్యం సచరాచరం. 16 ఓంకార ప్రభవ వేద. ఓంకార ప్రభవాః స్వరాః. ఓంకార ప్రభవం సర్వం త్రైలోక్యం సచరాచరం. ఓంకారము నుండియే 4 వేదములు వేదమంత్ర 16 విధములగు స్వరములు ఈ భూపాతాళ స్వర్గ త్రిలోకములు ఈ కనబడే వినబడే విశ్వజగత్తు అట్టి త్రైలోక్యములలోని సర్వచర అచరములు ప్రభవిస్తున్నాయి. ఓంకారము వలననే ప్రవర్తితమగుచున్నాయి. హ్రస్వో దహతి పాపాని దీర్ఘః సంపత్ప్రదోవ్యయ. అర్ధమాత్ర సమాయుక్తః ప్రణవో మోక్షదాయకః. 17 హ్రస్వో దహతి పాపాని దీర్ఘః సంపత్ప్రదో అవ్యయః. అర్ధమాత్ర సమాయుక్తః ప్రణవో మోక్షదాయకః. హ్రస్వముగు ఓంకారము జన్మ జన్మాంతరములలోని పాపములన్నీ భస్మము చేసివేయగలదు. దీర్ఘముగు ప్రణవము సర్వసంపదలు ప్రసాదిస్తోంది. అర్ధమాత్రతో కూడిన ప్రణవము మోక్షమును ప్రసాదించుచున్నది. అర్ధమాత్ర ద సేన్స్ ఆఫ్ ఇట్ ఏ సేన్స్. తైలధారామివాచ్ఛిన్నం దీర్ఘంటా నినాదవత్. అవాచ్యం ప్రణవస్యాగ్రం యస్తం వేద సవేదవిత్. 18 తైలధారాం ఇవ అచ్ఛిన్నం అవిచ్ఛిన్నం దీర్ఘఘంటా నినాదవత్. అవాచ్యం ప్రణవస్య అగ్రం యస్తం యః తం వేద సవేదవిత్. తెంపులేని తైలధారవలెను నూనె ధారవలే సుదీర్ఘంగా గంట అనేకసార్లు మ్రోగిస్తూ జనించు వస్తున్న టంగిటంగ శబ్దతరంగముల నినాదము వలెను వాక్కునకు విషయముగాని ప్రణవమును లేక ఇదంతా సర్వదా బ్రహ్మమే అగుటను ఎవ్వరు తెంపులేకుండా అనుక్షణికంగా తెలుసుకుంటారో అట్టివాడు వేదవేత్త. వేదహృదయమును ఎరిగినట్టివాడు హృత్పద్మకర్ణికామధ్యే స్థరదీపనిభాకృతి. అంగుష్ఠమాత్రమత్లం ధ్యాయేదోంకారమీశ్వరం. 19 హృత్పద్మకర్ణికామధ్యే స్థరదీపనిభాకృతి. అంగుష్ఠమాత్రం అచలం ధ్యాయేత్ ఓంకారం ఈశ్వరం. హృదయపద్మ కర్ణికల రెక్కల మధ్యగా నిశ్చల దీపమువలే ప్రకాశించువాడు. అంగుష్ఠ బటనవ్రేలు ప్రమాణముగా బల్బులో వెలుగు తీగవలే తత్ అర్థపూర్వకంగా స్థానభూతుడు జన్మకర్మల వ్యవహారముచే చలనము పొందనివాడు ఓంకారస్వరూపుడుగు ఈశ్వరుని హృదయములోనే గమనించి దర్శించి ధ్యానించాలి. అంతేగాని బాహ్యమున మరెక్కడో కాదు. ఇడయ వాయుమాపుర్య పూరైత్వోదరస్థితం. ఓంకారం దేహమధ్యస్థం ధ్యాయేజ్వాలవలి వృతం. 20 ఇడయ వాయుం ఆపూర్య పూరైత్వ ఉదరస్థితం. ఓంకారం దేహమధ్యస్థం ధ్యాయేజ్వాలవళి వృతం. ఎడమవైపుగా గల ఎడనాడిని ఎడమ ముక్కుపుటము ద్వారా గాలిని పూరకం చేసి అట్టి గాలిని ఎడనాడి ఉదర పొట్ట భాగములలో నింపి కుంభకం నిండు నిశ్చలం చేసి దేహము మధ్య తేజోమయమై జ్వాలావళి వెలుగొందుచున్న ప్రకృతి పురుష ఏకరూపమగు ఓంకారార్థస్వాత్మను ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉండాలి. అహంత్వం జగత్ ఏకరూపుడుగా అనుభూతపరచుకోవటమే ధ్యానం యొక్క లక్ష్యసిద్ధి. బ్రహ్మ పూరక ఇత్యుక్తౌ విష్ణుః కుంభక ఉచ్యతే, రేచో రుద్ర ఇతి ప్రోక్తః ప్రాణయమస్య దేవతాః. 21 బ్రహ్మ పూరక ఇత్యుక్తౌ విష్ణుః కుంభక ఉచ్యతే రేచో రుద్ర ఇతి ప్రోక్తః ప్రాణాయామస్య దేవతాః. వాయువును పూరించటమును పురకమును సృష్టికర్త అగు బ్రహ్మగాను, వాయువును నిలిపి ఉంచే ప్రక్రియమగు కుంభకమును స్థితికారకుడు వరిపోషకుడు అగు విష్ణువుగాను, వాయువును బయటకు వదలు ప్రక్రియగు రేచకమును లయకారకుడగు రుద్రుడుగాను, త్రిమూర్తులను ప్రాణేశ్వర ఏకరూపంగా భావించి ఉపాసించాలి. ఆత్మానమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిం ధ్యాన నిర్మథనాభ్యాసాదేవ పశ్యన్నిగూఢవత్. 22 ఆత్మానం అరణిం కృత్వా ప్రణవం చ ఉత్తరారణిం ధ్యాన నిర్మథనాభ్యాసాత్ దేవం పశ్యేత్ నిగూఢవత్. నిప్పు జనింపజేసే ప్రక్రియలో అరణి రెండు కొయ్యలను ఉపయోగించు తీరుగా. జీవాత్మను అట్టి అరణి యొక్క ఒరిపిడి పొందే క్రింద కొయ్యగాను ప్రణవమును అరణి కొయ్య యొక్క పైవిభాగముగాను ధ్యానమును ఒరిపిడి చేయు క్రియావిశేషముగాను భావించి స్వహృదయమునందే రహస్యముగా వేంచేసియున్న ఆ ఆత్మదేవుని సాధన అనే ప్రయత్నముతో జ్యోతి వెలుగుగా సందర్శించాలి. ఓంకార్ధ్వనినాదేన వాయోః సంహరణాంతికం యావద్బలం సమాదధ్యాత్సమ్యన్నాదలయవధి. 23 ఓంకారధ్వని నాదేన వాయోః సంహరణాంతికం యావత్ బలం సమాదధ్యాత్ సమ్యక్ నాదలయావధి. హృదయమున సర్వస్వరూపుడగు పరమాత్మ అనునిత్యానుభవమయ్యే వరకు రేచకపురక కుంభకములను మరియు నాదముల శ్రవణోపాసన చేయాలి. పరమాత్మతత్వముతో భావైక్యత పొందేవరకు శక్తి అవకాశములను అనుసరించి పూరక కుంభక రేచ ప్రాణాయామ యోగ సాధన విధివిధానంగా నిర్వర్తిస్తూనే ఉండాలి. గమాగమస్థం గమనాద శూన్య మోంకారమేకం రవికోటిదీప్తిం పశ్యంతి ఏ సర్వజనాంతరస్థం హంసాత్మకం తే విరజా భవంతి. 24 గమ ఆగమస్థం గమనాది శూన్యం ఓంకారం ఏకం రవికోటిదీప్తం పశ్యంతి ఏ సర్వజనాంతర్స్థం హంసాత్మకం తే విరజాభవంతి. ఈ దృశ్యములోని సర్వజీవుల యొక్క జగత్తుల యొక్క లోకముల యొక్క రాకపోకలన్నీ తనవే అయి ఉన్నట్టిది, కాని తనకు స్వతహగా ఎటువంటి రాకపోకలు లేనట్టిది, సర్వధా యథాస్థానములోనే ఉండి ఉన్నట్టిది, కోటి సూర్యుల దీప్తితో వెలుగొందుచున్నట్టిది, సర్వదా ఏకమే అయి ఉన్నట్టిది, అనేకముగా అవనట్టిది అగు ఓంకార సంజ్ఞయగు పరబ్రహ్మమును ఎవ్వరైతే సర్వజీవులలో అంతరస్థమై ఉన్నట్లు దర్శిస్తూ ఉంటారో అట్టి హంసాత్మకుడు సోహంభావుడు సర్వదృశ్య భావముల నుండి విరామము పొంది మోక్షస్వభావుడగుచున్నాడు. దృశ్యమంతా తానే వెలుగొందుచున్నాడు. ఆ పరబ్రహ్మము తానే అయి విరాజిల్లుచున్నాడు. యన్మన స్త్రిజగత్సరుష్టిస్థితి వ్యసనకర్మకృత్ తన్మనో విలయం యాతి తద్విష్ణోహ పరమం పదం. 25 యత్ మనః త్రిజగత్ సృష్ట్యః స్థితేః వ్యసనకర్మకృత్ తత్ మనో విలయం యాతి తద్విష్ణోః పరమం పదం. ఈ త్రిజగత్తుల సృష్టి అంతా మనోకల్పనయే. ఏ మనస్సైతే కల్పన రూపమగు పాతాళభూస్వర్గ జాగ్రత్స్వప్న సుషుప్తులను ఒక వ్యసనము వలె ఆశ్రయించుచూ ఉన్నదోట్టి మనస్సు అద్దాని జనన స్థానమునందు తరంగం జలల్లోలాగా లయించినప్పుడు ఇక అప్పుడు అనుభవమునకు వచ్చు స్వస్వరూపము అపరమునకే పరమగు విష్ణుతత్వము. అష్టపత్రం తు హృత్పద్మం ద్వాత్రింశత్కేసరాన్వితం తస్య మధ్యే స్థితౌ భానుర్భానమధ్యగత శశి. 26 26 అష్టపత్రం 8 తు హృత్పద్మం ద్వాత్రింశత్ 32 కేసరాన్వితం తస్య మధ్యే స్థితౌ భానుః భానుమధ్యే గతః శశి. హృదయము అనే పద్మము దళములతో దృశ్యదేహమనోబుద్ధి చిత్తహంకారకాల జీవాత్మలతో 32 కేసరములతో విరాజిల్లుచున్నది. అట్టి హృదయములో ఆదిత్యుడు సూర్యుడు. దస్టెట్ ప్రయర్ టు ఓల్ దాట్ ఈజ్ మేకింగ్ అ బిగినింగ్ సూర్యమండలము. సూర్యమండలము మధ్యగా చంద్రమండలము. శశిమధ్యగతో వహ్నిర్వహ్నిమధ్యగత ప్రభ. ప్రభామధ్యగతం పీఠం నానారత్న ప్రవేష్టితం. 27 27 శశిమధ్యగతో వహ్న్యః వహ్నిమధ్యగత ప్రభా. ప్రభామధ్యగతం పీఠం నానారత్న ప్రవేష్టితం. చంద్రమండలము మధ్యగా వాహ్ని అగ్నిమండలము. అగ్నిమండలము మధ్యగా ప్రభ వెలుగు ప్రభామండలము. అట్టి ప్రభామండలము మధ్యగా నానారత్న ఖచ్చితమైన పీఠము. తస్య మధ్యగతం దేవం వాసుదేవం నిరంజనం. శ్రీవత్సకౌస్తుభోరస్కం ముక్తామణి విభూషితం. 28 28 తస్య మధ్యగతం దేవం వాసుదేవం నిరంజనం. శ్రీవత్సకౌస్తుభోరస్కం ముక్తామణి విభూషితం. అట్టి నవరత్న ఖచ్చిత సింహాసనముపై నిత్యనిరంజనుడగు నిత్యనిర్మలుడు సర్వహృదయవాసి కేవలుడు అగు వాసుదేవుడు ఆసీనులే ఉన్నారు. వాసుదేవ సర్వమితి ఆయన శ్రీవత్స చిహ్నము ధరించినవారు అసతీ పుష్పమువలే నీలిరంగు ఛాయచే ప్రకాశించువారు ముక్తామణిచే విభూషితులు. శుద్ధ స్ఫటిక సంకాశం చంద్రకోటి సమప్రభం. ఏవం ధ్యాయ మహావిష్ణుమేవం వా వినయాన్వితః. 29 29 శుద్ధ స్ఫటిక సంకాశం చంద్రకోటి సమప్రభం. ఏవం ధ్యాయేత్ మహావిష్ణుః ఏవం వా వినయాన్వితః. శుద్ధ స్ఫటికము వంటి స్వరూపులు కోటిచంద్రుల ప్రశాంతమగు చల్లని కాంతులు విరజిమ్మువారు అగు మహావిష్ణు భగవానుని వినయ భక్తి జ్ఞాన యోగ విధేయతలతో ధ్యానించాలి. ఈ విశ్వమంతా ఆత్మస్వరూపుడగు విష్ణుభగవానుని సంప్రదర్శనమే అని భావించటమే ధ్యానించటము. ధ్యాసయే ధ్యానము అతసి పుష్పసంకాశం నాభిస్థానే ప్రతిష్ఠితం. చతుర్భుజం మహావిష్ణుం పూర్కేణ విచింతయేత్. 30 అతసి పుష్పసంకాశం నాభిస్థానే ప్రతిష్ఠితం. చతుర్భుజం మహావిష్ణు పూర్కేణ విచింతయేత్. త్రిరావృత్తి ప్రాణాయామము నాభిస్థానములో అతసి అగిసే పుష్పమువలే ప్రకాశిస్తూ చతుర్భుజములతో ప్రతిష్ఠితులై విరాజిల్లుచున్న మహావిష్ణు భగవానుని పూరక ప్రాణాయామ విధానముగా ధ్యానించాలి. కుంభకేన హృదిస్థానే చింతయేత్ కమలాసనం. బ్రహ్మాణం రక్తగౌరాభం చతుర్వత్రం పితామహం. 31 కుంభకేన హృదిస్థానే చింతయేత్ కమలాసనం. బ్రహ్మాణం రత్నగౌరాభం చతుర్వత్రం పితామహం. హృదయస్థానములో కమలాసనుడు పచ్చటి రత్నమువలే ప్రకాశించువారు నాలుగు ముఖములు కలవారు పితామహుడు అగు బ్రహ్మదేవుని కుంభక ప్రాణాయామ పూర్వకంగా ధ్యానించాలి. రేచకేన తు విద్యాత్మా లలాటస్థం త్రిలోచనం. శుద్ధస్ఫటిక సంకాశం నిష్కలం పాపనాశనం. 32 రేచకేన తు విద్యాత్మ లలాటస్థం త్రిలోచనం. శుద్ధస్ఫటిక సంకాశం, నిష్కళం పాపనాశనం, లలటస్థానములో ఆత్మతత్వజ్ఞాన విద్యాసంపన్నులు త్రినేత్రుడు శుద్ధస్ఫటికమువలె తెల్లని దేహముతో ప్రకాశించువారు. నిష్కళంక నిర్మల స్వరూపులు సర్వపాపములను సర్వకర్మలను నశింపజేయువారు. అగు శంకర భగవానుని రజక ప్రాణాయామ విధానంగా ధ్యానించాలి. అంజపత్రంధ పుష్పమూర్ధ్వనాల మధోముఖం, కదలి పుష్ప సంకాశం, సర్వవేదమయం శివం. 33 అబ్జపత్రం అధః పుష్పం, ఊర్ధ్వనాళం అధోముఖం, కదళి పుష్ప సంకాశం, సర్వవేదమయం శివం, హృదయ కమలము. యోగ విద్యా సుసంపన్నులగు యోగులు క్రింద వైపుగా పుష్పమును, ఊర్ధ్వ పై వైపుగా నాళమును కదలి అరటి పుష్పము ఆకారముగా క్రిందకు వేలాడుచున్న రీతిగా సర్వవేదమయుడు వేదపురుషుడగు శివభగవానుని హృదయ కమలయందు ధ్యానించెదరుగాక. తెలియబడేదంతా శివానంద స్వరూపమే కాబట్టి ఆయన వేదమయుడు. సతారం శతపత్రాఢ్యం వికీర్ణాంబుజకర్ణికం తత్రార్కచంద్రవహ్నినాము పరిపరి చింతయేత్. 34 శతారం శతపత్రాఢ్యం విప్రకీర్ణాబ్జకర్ణికం తత్ర చంద్ర అర్క వహ్నినా ఉపర్యుపరి చింతయేత్. ఈ విధంగా 100 రేకులతోనూ 100 అంచులతో కూడిన హృదయ కమలమును హృదయమునందు భావించి అరటిముగ్గ అరటి పువ్వు ఆకారంగా భావించి అద్దాని యందు చంద్ర సూర్య అగ్ని తేజస్సును ధ్యానించాలి. తేజోమయం విశ్వమనంతమాద్యంగా ఉపాసించాలి. పద్మస్యోద్ఘాటనం కృత్వా బోధచంద్రాగ్ని సూర్యకం తస్య హృద్బిజమాహృత్య ఆత్మానం చరతే ధ్రువం. 35 పద్మస్య ఉద్ఘాటనం కృత్వా సూర్యచంద్రాగ్ని వర్చసః తస్య హ్రీం బీజం ఆహృత్య ఆత్మానం చరతే ధ్రువం. అట్టి సూర్యచంద్రగ్ని తేజస్సు గల హృదయ కమలనమును రేచక ప్రాణాయామముతో వికసింపజేసి అద్దానియందు హ్రీన్ బీజాక్షరము ఆశ్రయించి తిరుగాడు. ఆత్మ యొక్క సందర్భ సత్యరూపమగు జీవాత్మను గమనించాలి. నేను పరమాత్మను జీవాత్మ నా యొక్క ఒక అంశ అను రీతిగా దర్శించాలి. త్రిస్థానం చత్రిమాత్రం చత్రిబ్రహ్మ చత్రయాక్షరం త్రిమాత్రమర్ధమాత్రం వాయస్తం వేద సవేదవిత్. 36 త్రిస్థానం చ త్రిమాత్రం చ త్రిబ్రహ్మ చ త్రియక్షరం త్రిమాత్రం ప్రార్ధమాత్రం వా యస్తం వేద సవేదవిత్. అట్టి జీవాత్మను అహుమాను త్రిమాత్రలు కలిగి ఉన్నదిగాను ఓంకార త్ర్యాక్షర స్వరూపంగాను 3 మాత్రలు అర్ధమాత్ర సమన్వితముగాను జాగ్రత్ స్వప్న ఉసుషుప్తులు వాటిలో 4వదగు సంచారిగాను ఎవ్వరు తెలుసుకుంటారో అట్టివారు తెలుసుకొనవలసినది తెలుసుకున్నవాడుగుచున్నట్టివారు విదిత వేద్యులు వేదవేద్యులు. తైలధారమివా చిన్న దీర్ఘంటా నినాదవత్ బిందునాదకలాతీతం యస్తం వేద సవేదవిత్. 37 తైలధారాం ఇవ వి చిన్నం దీర్ఘఘంట నినాదవత్ అవాచ్యం ప్రాణవస్య అగ్రం బిందునాదకళతీతం యస్తం వేద సవేదవిత్. తెంపులేని తైలధార వలె దీర్ఘంగా మ్రోగిస్తున్న గంట యొక్క శబ్దము వలె ఇహాత్మ జీవాత్మ చమత్కారమునకు అతీతమై జీవాత్మను తన అంశగా కలిగియున్నట్టిదే నాద బిందు కళాతీతమగు పరాత్మను ఎరిగినవాడే విదిత వేద్యుడు. అట్టి పరమాత్మతో మమేకమవటమే ధ్యానము. యథైవత్ఫలనాలేన తోయమాకర్షయన్నర తథైవోత్కర్షయద్వాయుం యోగీ యోగపథే స్థితః. 38 యథైవ ఉత్పలనాళేన తోయం ఆకర్షయేత్ నరః. తథైవ ఉత్కర్షయేత్ వాయు యోగి యోగపదే స్థిత. కలువ పువ్వు కాడుతో జలమును పీల్చు విధంగా ఎవ్వడైతే దేహమంతా నిండియున్న వాయువును పూరక ప్రాణాయామ విధి విధానంగా ఆకర్షిస్తాడు, అట్టి యోగి క్రమంగా యోగపదము నందు స్థితిని పొందుచున్నాడు. అర్ధమాత్రాత్మకం కృత్వా కోసిభూతం తు పంకజం కషేనలమాత్రేణ భ్రువోర్మధ్యే లయం నయేత్ 39. 39 అర్ధమాత్రాత్మకం కృత్వా కోసభూతం తు పంకజం కషేత్ నాళమార్గేణ భ్రువోహ మధ్యే లయం నయేత్. ఓంకారములోని సేన్స్ అను అర్ధమాత్రాత్మకంగా భావించి అట్టి అర్ధమాత్రతో భ్రూమధ్యమునగల రెండు దళముల పద్మమునందు మనస్సును ప్రకాశింపజేయాలి. అర్ధమాత్రోపాసనతో నాళమార్గంగా సుషమ్న ద్వారా భ్రూమధ్యలో అనగా అక్కడగల చైతన్య స్ఫూర్తితో మనస్సును లయింపజేయాలి. భ్రువోర్మధ్యే లలాటేతు నాసికాయాస్తు మూలతః జానీయతమృతం స్థానం తద్బ్రహ్మాయతనం మహత్ 40 భ్రువోహ మధ్యే లలాటేతు నాసికాయాస్తు మూలతః జానీయత్ అమృతస్థానం తద్బ్రహ్మాయతనం మహత్. ముక్కుకు పైభాగ స్థానంలో గల నాసిక యొక్క ఊర్ధ్వ మూలంగా భ్రూమధ్యలో గల లలాటస్థానమునందు బొట్టుపెట్టుకొనే కనుబొమ్మల మధ్యస్థానంలో మహత్తరమగు బ్రహ్మానందమును ప్రసాదించు అమృతస్థానము ఉన్నది. అది మార్పుచేర్పుల సంబంధితమైన ఇంద్రియ విషయములను దాటివేసిన స్థానము. అది కేవల స్వస్వరూప సంబంధమైనది. ఆసనం ప్రాణసంరోధః ప్రత్యాహారశ్చ ధారణ ధ్యానం సమాధిరేతాని యోగాంగాని భవంతి 41 ఆసనం ప్రాణసంరోధః ప్రత్యాహారశ్చ ధారణ ధ్యానం సమాధిః ఏతాని యోగాంగాని భవంతి 6. అట్టి స్థానములో యోగాభ్యాస పూర్వకంగా మనస్సును ప్రవేశింపజేయుచుండగా అట్టి అమృతస్థానములో ప్రకాశించుచున్న యోగికి సర్వాత్మకమగు పరబ్రహ్మము స్వానుభవముగా సిద్ధించగలదు. యోగసాధనకు 6 అంగములు: 1 సుఖాసనము, 2 పూరక రేచక కుంభకముల ద్వారా ప్రాణ నిరోధము, 3 ఇంద్రియములను ఆత్మోపాసనయందు ఆత్మభావనయందు నియమించే ప్రత్యాహారము, 4 జ్ఞప్తి జ్ఞాపకము రూపమైన ధారణ, 5 ధ్యాసరూపమగు ధ్యానము, 6 నిశ్చల భావనారూపమగు సమాధి. అదియే తానే ఉన్న సంస్థితి. ఆసనాని చతావంతి యావంత్యో జీవజాతయః ఏతేషానతులాన్ భేదాన్ విజానాతి మహేశ్వరః. 42 ఆసనాని చతావంతి యావంత్యో జీవజాతయః ఏతేషాం అతులాన్ భేదాన్ విజానాతి మహేశ్వరః. ఆసనము ప్రతి జీవజాతికి ప్రతి జీవునికి సానుకూల్యమైన ఏకాగ్రతను ప్రసాదించులకు సానుకూల్యమగు ఒక్కొక్క తీరైన ఆసనము ఉన్నది. అంతటి వివిధ విస్తార రూపములగు ఆసనముల భేదముల గురించి ఈశ్వరునికే ఎరుక. శిద్రం భద్రం తథా సింహం పద్మం చేతి చతుష్టయం ఆధారం ప్రథమం చక్రం స్వాధిష్ఠానం ద్వితీయకం. 43 సిద్ధం భద్రం తథా సింహం పద్మం చ ఇతి చతుష్టయం ఆధారం ప్రథమం చక్రం స్వాధిష్ఠానం ద్వితీయకం. వాటిలో ముఖ్యమైన ఆసనములను మాత్రమే మనము ఇక్కడ ఉదహరించుకొనుచున్నాము. 1 సిద్ధాసనము, 2 భద్రాసనము, 3 సింహాసనము, 4 పద్మాసనము. ఇవి ముఖ్యమైన 4 ఆసనములు. యోనిస్థానం తయోర్మధ్యే కామరూపం నిగద్యతే ఆధారాఖ్యే గుదస్థానే పంకజం యచ్చతుర్దలం. 44 తన్మధ్యే ప్రోచ్యతే యోనిః కామాఖ్యా సిద్ధవందిత. యోనిమధ్యే స్థితం లింగం పశ్చిమాభిముఖం తథా నలభే ఐదు నలభే నాలుగు యోనిస్థానం తయోః మధ్యే కామరూపం నిగద్యతే ఆధారాఖ్యే గుదస్థానే పంకజం యః చతుర్దళం. నలభే ఐదు తన్మధ్యే ప్రోచ్యతే యోనిః కామాఖ్యా సిద్ధవందిత. యోని మధ్యే స్థితం లింగం పశ్చిమాభిముఖం తథా ఆధార అస్వాధిష్టాన మణిపూరక చక్రములు. ఒకటి ఆధార చక్రము, మూలాధార చక్రం. గుదస్థానమునకు కొంచెము పైగాను, లింగస్థానమునకు కొంచెము క్రిందగాను, యోనిస్థానం మధ్యన కామరూపంగా మూలశక్తి రూపమగు మూలాధార చక్రము ఉన్నది. ఈ మూలాధార చక్రమునందు నాలుగు దళముల పద్మమున్నది. నాలుగు దళములు బీజాక్షరములు వ స ష స. రెండు స్వాధిష్ఠాన చక్రము. కామము యొక్క యోని స్థానమున సంస్థితమైన ఈ స్వాధిష్ఠాన చక్రము సిద్ధులచే నమస్కరించబడుతూ ఉంటోంది. యోని మధ్య చక్రస్థానమునకు పశ్చిమ అభిముఖంగా లింగము ఉండి ఉంటుంది. మస్తకే మణివద్భిన్నం యో జానాతి సయోగవిత్. నలభే ఆరు మస్తకే మణివద్భిన్నం యో జానాతి సయోగవిత్. లింగ ప్రదేశమునకు పై స్థానంలో మణివల ఆకారము కలిగియున్న ఈ చక్ర ఆస్థానము పూరక ప్రాణాయామ క్రియ ద్వారా ఎరుగుచు క్రమంగా ఆస్థానమును బుద్ధితో గ్రహించినవాడు యోగవేత్తయే. తప్తచామికరాకారం తడిల్లేఖేవ విస్ఫురత్. నలభే ఆరు చతురశ్రముపర్యజ్ఞరథో మేఘాత్ ప్రతిష్ఠితం. స్వసద్దేన భవేత్ ప్రాణః స్వాధిష్ఠానం తదాశ్రయం. నలభే ఏడు స్వాధిష్ఠానం తతశ్చక్రం మేఘమేవ నిగద్యతే. నలభే ఏడు తప్తచామికరాకారం తటిల్లేఖేవ విస్ఫురత్ చతురస్రం ఉపరి అగ్నేహ అథో మేఘాత్ ప్రతిష్ఠితం. నలభే ఎనిమిది స్వసద్దిన భవేత్ ప్రాణః స్వాధిష్ఠానం తత్ ఆశ్రయం. స్వాధిష్ఠానం తతః చక్రం మేఘ్రం ఏవ నిగద్యతే. స్వాధిష్ఠాన చక్రం మెరుస్తున్న బంగారు రంగు కలది, విద్యుత్తీగ వలె ప్రకాశించుచున్నది, నాలుగు కోణములు కలిగియున్నట్టిది. మేఘ్రమునకు పొత్తి కడుపునకు పై భాగమున ఇది సంస్థితమయ్యున్నది. స్వయముగా శబ్దము చేయనది, స్వశబ్దము అని పిలువబడే ప్రాణశక్తికి ఆధారస్థానం కాబట్టి దీనిని స్వాధిష్ఠానము అని పిలుస్తున్నారు. ఈ స్వాధిష్ఠాన చక్రమునకు మేఘ్రము అనే మరో పేరు కూడా ఉన్నది. మణివత్తంతున యత్ర వాయునా పూరితం వపుః. నలభే ఎనిమిది తన్నాభిమండలం చక్రం ప్రోచ్యతే మణిపూరకం. నలభై తొమ్మిది మణివత్తంతునాయత్ర వాయునా పూరితం వపుః తత్నాభిమండలం చక్రం ప్రోచ్యతే మణిపూరకం. మూడు మణిపూరక చక్రము దారుముతో కూర్చబడిన మణివలే ఉంటుంది. కాబట్టి మణిపూరకము వాయువుచే ప్రేరణ పొందుతూ మేఘ్రమునకు పొత్తి కడుపునకు పైభాగంగా బొడ్డు స్థానమునందు ఉనికి పొంది ఉంటుంది. ద్వాదశర మహాచక్రే పుణ్యపాప నియంత్రిత. నలభై తొమ్మిది తావజ్జీవో భ్రమత్యేవం యావత్తత్వం న విందతి ఊర్ధ్వం మేఘ్రాదథో నాభేహ కందో యోస్తి ఖగాండవత్ యాభే తత్ర నాడ్యః సముత్పన్నాః సహస్రాణి ద్విసప్తత్యః. యాభే ద్వాదశర మహాచక్రే పుణ్యపాప నియంత్రితః తావత్ జీవో భ్రమతి ఏవం యావత్ తత్వం న విందతి ఊర్ధ్వం మేఘ్రాత్ అథో నాభేః కందో యో అస్తి ఖగాండవత్ తత్ర నాడ్యః సముత్పన్నాః సహస్రాణి ద్విసప్తత్యః. డెబ్బై రెండు వేలు పన్నెండు ఆకులు గల ఈ మణిపూరక చక్రమునందు ఈ జీవుడు బ్రహ్మతత్వము తెలుసుకోనంతవరకు భ్రమయితుడై ఉంటున్నాడు. పుణ్య పాపకర్మలచే నియంత్రితుడై సంచారములు చేస్తూ ఉంటున్నాడు. మేఢ్రమునకు పైభాగంగాను నాభికి క్రింద భాగంగాను పక్షి యొక్క గ్రుడ్డు వలె ఒక ఘనీభూతమైన మాంసపుగడ్డ ఉన్నది. అట్టి ఘనీభూతగడ్డ నుండి 72,000 నాడులు బయల్విడలుచున్నాయి. తేషు నాడి సహస్రేషు ద్విసప్తతిరుదాహృత 51 ప్రధానా ప్రాణవాహిన్యో భూయస్తత్ర దశ స్మృతాః ఇడా చ పింగళా చైవ సుషుమ్నా చ తృతీయక 52 గాంధారీ హస్తిజిహ్వా చ పూషా చైవ యశస్విని అలంబుసా కుహురత్ర శంఖిని దశమీ స్మృతార్ 53 51 నాడీ సహస్రేషు ద్విసప్తత్యః ఉదాహృతాః 72 52 ప్రధానాః ప్రాణవాహిన్యో భూయః తత్ర దశ స్మృతాః ఇడా చ పింగళా చ ఏవ సుషున్నా చ తృతీయక 53 గాంధారీ హస్తిజిహ్వా చ పూషా చ ఏవ యశస్విని అలంబుసా కుహోః అత్ర సంఖిని దశమీ స్మృత. అట్టి 72,000 నాడులలో ముఖ్యమైనవి 72 నాడులుగా చెప్పబడుచున్నాయి. ఇవి తమేందు ప్రాణశక్తిని ప్రవహింపజేస్తూ శరీరమంతా ప్రాణశక్తి ప్రవహించటానికి వాహకములు వీకల్స్ అగుచున్నాయి. ఆ 72 ముఖ్య నాడులలో 10 అతి ముఖ్యమైనవిగా వర్ణించబడుచున్నాయి. 10 అతి ముఖ్య నాడులు: 1 ఇడ, 2 పింగళ, 3 సుషుమ్న, 4 గాంధారి, 5 హస్తజిహ్వ, 6 పూష, 7 యశస్విని, 8 అలంబుస, 9 కుహు, 10 శంఖిని. ఏవం నాడీమయం చక్రం విజ్ఞేయం యోగినా సదా సతతం ప్రాణవాహిన్యః సోమ సూర్యాగ్నిదేవత 54 54 ఏవం నాడీమయం చక్రం విజ్ఞేయం యోగినా సదా సతతం ప్రాణవాహిన్యః సోమ సూర్య అగ్ని దేవతాః. యోగి ఈ నాడీమయ చక్రమును ఎల్లప్పుడూ తెలుసుకున్నవాడే ఉంటున్నాడు. అందులో 3 అత్యంత ముఖ్యమైన నాడులు నిరంతరము ప్రాణచలన స్పందన శక్తిని ధారణ చేస్తూ ఉన్నాయి. 1 ఇడ, 2 పింగళ, 3 సుషుమ్న. ఈ 3 అధిదేవతలు 1 చంద్రుడు, ఇడకు 2 సూర్యుడు, పింగళకు 3 అగ్ని, సుషుమ్నకు. ఇడాపింగళ సుషుమ్నాస్తిస్రో నాడ్యః ప్రకీర్తితాః. ఇడావామే స్థితా భాగే పింగళా దక్షిణే స్థితా 55 55 ఇడాపింగళ సుషుమ్నాః. తిస్రో నాడ్యః ప్రకీర్తితాః. ఇడావామే ఎడమ స్థితా భాగే పింగళ దక్షిణే కుడి స్థిత. ఇడనాడి ఈ దేహమునకు ఎడమవైపుగాను, పింగళ నాడి దేహమునకు కుడివైపుగాను, సుషుమ్న దేహమునకు మధ్యగాను ఈ విధంగా ప్రాణశక్తి ప్రసరణ మార్గములుగా ఉన్నాయి. ఈ 3 అతి ముఖ్య ప్రాణ ప్రసరణ తేజోపూరిత శక్తి మార్గములుగా గమనించబడుచున్నాయి. సుషుమ్న మధ్యదేశేతు ప్రాణమార్గాస్త్రయ స్మృతాః. ప్రాణోపానః సమానశ్చోదానో వ్యానస్తథైవ చ 56 56 సుషుమ్న మధ్య దేశస్థ ప్రాణమార్గాః త్రయః స్మృతాః. ప్రాణో అపానః సమానశ్చ ఉదానో వ్యానః తథైవ చ. ఇక ప్రాణశక్తి గురించి అద్దాని యొక్క దేహములోని సంచరణములను ఉద్దేశిస్తూ పంచ ప్రాణములుగా పంచ అపప్రాణములుగా అవి నిర్వర్తించు ధర్మములను దృష్టిలో పెట్టుకొని యోగశాస్త్రముచే విశదీకరించబడుతోంది. నాగః కూర్మః కుకర్కో దేవదత్తో ధనంజయః. ప్రాణాద్యాః పంచ విఖ్యాత నాగాద్యాః పంచ వాయవః 57 57 నాగః కూర్మశ్చ కుకరో దేవదత్తో ధనంజయః. ప్రాణాఖ్యాః పంచ విఖ్యాత నాగాద్యాః పంచవాయవః. పంచ ప్రాణవాయువులు: ఒకటి ప్రాణము, రెండు అపానము, మూడు సమానము, నాలుగు ఉదానము, ఐదు వ్యానము. పంచ ఉప ప్రాణవాయువులు: ఒకటి నాగ, రెండు కూర్మ, మూడు కృకర, నాలుగు దేవదత్త, ఐదు ధనంజయ. ఇవి నాగాది పంచవాయువులు అని ప్రసిద్ధి. ఏతే నాడీ సహస్రేషు వర్తంతే జీవరూపిణః. ప్రాణపానవసో జీవో హెధశ్చోర్ధ్వం ప్రధావతి 58. 58 ఏతే నాడీ సహస్రేషు వర్తంతే జీవరూపిణః. ప్రాణ అపానవసో జీవో హి అధశ్చ ఊర్ధ్వం ప్రధావతి. పంచప్రాణములు, పంచ అపప్రాణములు, ఈ 10 ప్రాణవాయువుల ఉత్తేజము 72,000 నాడులలో జీవరూపములుగా సంచరిస్తూ ఉన్నది. ఇక పరమాత్మ యొక్క స్వకీయంశాగు జీవాత్మ ప్రాణ అపానములకు వసుడే దేహములో పైకి క్రిందికి కదలికలు నిర్వర్తిస్తూ ఉన్నాడు. వామదక్షిణ మార్గేణ చంచలత్వాన్న దృశ్యతే ఆక్షిప్తో భుజదండేన యథోచ్చలతి కందుకః. 59. ప్రాణపాన సమాక్షిప్తస్తద్వజ్జీవో న విశ్రమేత్. అపానాత్ కర్షతి ప్రాణోపానః ప్రాణాచ్చ కర్షతి. 60. ఖగ్రజ్జువదిత్యేతద్యో జానాతి స యోగవిత్. 59. వామదక్షిణ మార్గేణ సంచలత్వాత్ న దృశ్యతే ఆక్షిప్తో భుజదండేన యథా ఉచ్చలతి కందుకః. 60. ప్రాణ అపాన సమాక్షిప్తః తద్వత్ జీవో న విశ్రమేత్. అపానాత్ కర్షతి ప్రాణో అపానః ప్రాణాచ్చ కర్షతి. 60. ఒక్క ఖగరజ్జువత్ ఇత్యేతత్ యో జానాతి స యోగవిత్. ఈ విధంగా ప్రాణప్రసరణ వెంటకుడి, పింగళ ప్రాణప్రసరణ, ఎడమ ఈడ ప్రాణప్రసరణ మార్గాలలో ఈ జీవుడు నిరంతరం తిరుగాడుతూ ఉండటం చేత ఒక్కచోట ఎక్కడా కనిపించటం లేదు, నిలబడటం లేదు, నిలకడ లేదు. భుజదండములచే కొట్టబడుచూ ఉన్న బంతివలే, లైక్ ఫుట్బాల్, ఈ జీవుడు ప్రాణ అపానముల వెంట తిరుగాడుచూ క్షిప్తుడే పైకి క్రిందికి విశ్రాంతి అనేది లేకుండా అవిశ్రాంతంగా తిరుగాడుచున్నాడు. అపానము ప్రాణము చేతను, ప్రాణము అపానము చేతను బ్రింగబడుచుండగా ఈ జీవుడు ప్రాణ అపానముల వెంట నిరంతరం పరుగులు తీస్తూ ఒకచోట ఆగి ఉండటమే లేదు. కాలుకు త్రాడుచే కట్టబడిన పక్షివలే అటూ ఇటూ పరుగులు తీసే జీవాత్మను ఎవ్వడు గమనించి తెలుసుకుంటూ ఉంటాడో అట్టివాడు యోగవేత్త. హకారేణ బహిర్యతి సకారేణ విసేత్పునః. 61. హకారేణ బహ్యహయాతి సకారేణ విసేత్పునః. ఈ జీవుని పరుగులు అవిశ్రాంతమై ఏ తీరుగా ఉన్నాయంటే హంకారముతో బయల్వెడలుచున్నాడు, సంకారముతో లోనికి వస్తున్నాడు. హంసహంసత్యమం మంత్రం జీవో జపతి సర్వదా. శతాని షడ్దివారాత్రం సహస్రాణేక వింశతి. 62. 62. హంసహంస ఇతి అముం మంత్రం జీవో జపతి సర్వదా. శతాని షడ్దివారాత్రం సహస్రాణి ఏక వింశత్యః. 21,600. హంసం అహంసం అనబడు శ్వాస ప్రశ్వాసలతో ఈ జీవుడు అనుక్షణం సోహం మంత్రాతి క్రియా జపం నిర్వర్తిస్తూ ఉన్నాడు. అదంతా అసంకల్పిత విభాగము నుండి జీవునిచే నిర్వర్తించబడుతోంది. రోజుకు 2,1,600 సారలు హంస జపం చేస్తూ ఉన్నాడు. ఏతన్సంఖ్యాన్వితం మంత్రం జీవో జపతి సర్వదా. అజపా నామ గాయత్రీ యోగినాం మోక్షదా సదా. 63. 63. ఏతత్ సంఖ్యాన్వితం మంత్రం జీవో జపతి సర్వదా. అజపా నామ గాయత్రీ యోగినాం మోక్షదా సదా. యోగి తన శ్వాస నిశ్వాసలను సోహం మంత్ర జపంగా గమనిస్తూ బుద్ధితో సోహం అనుభూతిని గమనికను సిద్ధించుకోవటమును అజపాగాయత్రి అంటారు. ఇది పరస్వరూపములో అద్దానికి అనన్యంగా ఇహస్వరూపం గమనించటము. అట్టి అజపాగాయత్రి యోగులకు సర్వదా మోక్షప్రదాత. అస్యాహ సంకల్పమాత్రేణ నరః పాపయః ప్రముచ్యతే. అనయ సదృశీ విద్య అనయ సదృశో జపః 64. అనయ సదృశం పుణ్యం న భూతం న భవిష్యతి. ఏన మార్గేణ గంతవ్యం బ్రహ్మస్థానం నిరామయం 65. 64. అస్యాహ సంకల్పమాత్రేణ నరః పాపయః ప్రముచ్యతే. అనయ సదృశీ విద్య అనయ సదృశో జపః 65. అనయ సదృశం పుణ్యం న భూతం న భవిష్యతి. ఏన మార్గేణ గంతవ్యం బ్రహ్మస్థానం నిరామయం. సోహం జీవాత్మగా ప్రాణ అపానముల వెంట పరుగులు తీస్తూ జీవాత్మ ప్రాణప్రసరణములకు నేను ఆది ఆధారమగు పరస్వరూపుడను అని ఎరుగుచుండటము జీవాత్మత్వమును అధిగమించి పరమాత్మగా భావన చేస్తూ సర్వ సంకల్పములకు ఆవల స్థానము అవధరించి ఉండటం అనే యోగాభ్యాసంతో సర్వదోషాలు విడివడతాయి. అట్టి అజపా గాయత్రి అనబడే సోహం మంత్రోపాసనకు సమానమైన విద్యగాని జపముగాని పుణ్యముగాని న భూతో న భవిష్యతి. మరొకటేది ఇదివరకు లేదు, ఇక ఉండబోదు. సోహం అజపాగాయత్రి బుద్ధి సంబంధమైన మంత్రము. నిరామయమగు బ్రహ్మస్థానమును ఆ యోగికి అజపాగాయత్రి ప్రసాదించగలదు. ముఖేనాచ్ఛాద్య తద్వారం ప్రసుప్తా పరమేశ్వరి ప్రబుద్ధా వహ్నియోగేన మనసా మరుతా సహా 66. 66. ముఖేన ఆచ్ఛాద్య తద్వారం ప్రసుప్తా పరమేశ్వరి ప్రబుద్ధా వహ్ని యోగేన మనసా మరుతా సహా. కుండలిని అనే శక్తి లేక పరమేశ్వరి ఆచ్ఛాదన ధరించిన ముఖముతో దేహములో మూలాధార స్థానములో కునుకులు తీస్తూ ఉన్నది. మనస్సు ప్రాణశక్తి అగ్నిలను ఉపకరణములుగా చేసుకుని నిద్రిస్తున్న ఆ కుండలిని మహాశక్తి స్వరూపిణిని విశ్వశక్తిదేవిని దేహము అనే క్షేత్రంలో వినిద్రలేపాలి. కుండలిని ఇచ్ఛజ్ఞాన క్రియాశక్తుల దృశ్య సంబంధత్వమే ఆ నిద్ర. సూచివద్గుణమాదాయ వ్రజత్యుద్ధం సుషుమ్నయ ఉద్ఘాటయత్కపాఠంతో యథాకుంచికయా హఠాత్. 67. కుండలిన్య తయా యోగి మోక్షద్వారం విభేదయత్. 68. 67. సూచివద్గుణం ఆదాయ వ్రజతి ఊర్ధ్వం సుషుమ్నయ ఉద్ఘాటయేత్ కవాటంతో యథాకుంచికయా హఠాత్. 68. కుండలిన్య తథాయోగి మోక్షద్వారం విభేదయేత్. దారము గృచ్చబడిన సూదిని పైకి లాగుతీరుగా యోగి స్వకీయ శక్తి స్వరూపమగు కుండలిని శక్తిని నిదురలేపి ప్రేరేపించి కుంచికతో తలుపు తీయరీతిగా కుండలిని శక్తితో మోక్షద్వారమును శిరస్సుపై గలముసుకుపోయి ఉన్న బ్రహ్మరంధ్రమును బలాత్కారంగా భేదించాలి. మోక్షద్వారములను తెరచివేయాలి. సహస్రారము ఓపెన్ ఆల్పర్ వెడింగ్ సెల్ఫ్ లో ప్రవేశించాలి. కృత్వా సంపుటితౌ కరౌ దృఢతరం బధ్వాథ పద్మాసనం. గాఢం వక్షసి సన్నిధాయ చుబుకం ధ్యానం చ తచ్చేతసి. వారం వారమపాతమూర్ధ్వమనిలం ప్రోచ్చారయన్ పూరితం. ముంచన్ ప్రాణముపైతి బోధమతులం శక్తి ప్రభావాన్నర. 69. 69. కృత్వా సంపుటితౌ కరౌ దృఢతరం బధ్వా అథ పద్మాసనం. గాఢం వక్షసి సన్నిధాయ చుబుకం ధ్యానం చ తత్ చేతసి. వారం వారం అపానం ఊర్ధ్వం అనిలం ప్రోచ్చారయన్ పూరితం. ముంచన్ ప్రాణం ఉపైతి బోధం అతులం శక్తి ప్రభావాత్ నరః. యోగ సాధనా విధానం కుండలని యోగం. రెండు చేతులను ముకుళించి దృఢంగా పద్మాసనమును వైచుకొని అవధరించి సుఖాసీనుడై గడ్డమును వక్షస్థలమును తాకించుచు చిత్తమును సర్వాత్మకుడు స్వస్వరూపుడు సర్వస్వరూపుడు సర్వసాక్షి కేవలుడు అగు పరమాత్మను ధ్యానించాలి. ధ్యాసను నిలపాలి, బుద్ధిని నిలపాలి. మరల మరల క్రిందవైపుగా ప్రసరించు స్వభావముగల అపానవాయువును ఊర్ధ్వంగా అప్వర్డింగ్ లాగుచు. పూరక ప్రాణవాయు అభ్యాసము పూరక ప్రాణాయామము నిర్వర్తిస్తూ ప్రాణవాయువును బ్రహ్మరంధ్రమార్గముగా ప్రయాణింపజేస్తూ నడిపిస్తూ శిరస్సు యొక్క ఉపరిభాగమున గల బ్రహ్మరంధ్రమును స్పృశిస్తూ ఉండాలి. ఈ సాధనచే యోగి బ్రహ్మజ్ఞానము బోధను త్వరగా పొందగలడు, స్వాభావికంగా సిద్ధంపజేసుకోగలడు. పద్మాసనస్థితో యోగి నాడీద్వారేషు పూరయన్ మారుతం కుంభయన్యస్తు సముక్తో నాత్ర సంశేహ. 70 పద్మాసనస్థితో యోగి నాడీద్వారేషు పూరయన్ మారుతం కుంభయన్యస్తు సముక్తో నాత్ర సంశేహ. నాడీ అంతర్గత కుంభకము పద్మాసమును ధరించి నవనాడీద్వారములలో వాయువును పూరించి నింపి కుంభకయోగము అభ్యసించి యోగి క్రమంగా స్వభావంగా అప్రయత్నంగా నాడులలో కుంభకము సిద్ధించుకొను క్రమంగా ముక్తిని పొందగలడు. ఇందులో సందేహమే లేదు. అంగానాం మర్దనం కృత్వా శ్రమజాతేన వారిన కట్వం లవణత్యాగి క్షీరపానరతః సుఖీ. 71 అంగానాం మర్దనం కృత్వా శ్రమజాతేన వారిన కట్వ ఆమ్ల లవణత్యాగి క్షీరపానరతః సుఖీ. యోగాభ్యాసము చేస్తూ ఉండగా జనించు స్వేదనమును చెమటను ఇంకునట్లుగా అంగములను మర్దనము చేయునుగాక. యోగసాధన సమయంలో సాత్వికమైన ఆహారము తీసుకుంటూ ఉండాలి. కారము పులుపు ఉప్పూరు వదలి పాలు అధికంగా తీసుకొని యోగి యొక్క కుండలిని యోగసాధన సుఖవంతమగుచున్నది. బ్రహ్మచారి మితాహారి యోగి యోగపరాయణ. అబ్దాదుర్ధ్వం భవేత్ సిద్ధో నాత్ర కార్యాం విచారణ. 72 బ్రహ్మచారి మితాహారి యోగి యోగ పరాయణ. అబ్దాత్ ఊర్ధ్వం భవేత్ సిద్ధో నాత్ర కార్యా విచారణ. బ్రహ్మముని ఉపాసిస్తూ బ్రహ్మచారి అయి ఆహారము మితంగా స్వీకరిస్తూ ఇంద్రియములను విషయముల వైపు పోనివ్వకుండా యోగపరాయణుడేయున్న యోగి ఒక సంవత్సర కాలములో బ్రాహ్మీ దృష్టి అనే సిద్ధిని పొందగలడు. ఇందులో విచారణ చేయవలసింది లేదు, అనగా అనుమానం ఉండనక్కర్లేదు. కందోర్ధ్వకుండలి శక్త్యః సయోగి సిద్ధిభాజనం. అపాన ప్రాణయోరేక్యం క్షయన్ముత్రపురీషయో. 73 కంఠ ఊర్ధ్వకుండలి శక్త్యః సయోగి సిద్ధిభాజనం. అపాన ప్రాణయోః ఐక్యం క్షయాత్ మూత్రపురీషయోః. మూలబంధన యోగము ఊ మూలాధారంలో మౌనంగా నిద్రాముద్రను ధరించియున్న కుండలని శక్తిని ఏ యోగి అయితే కంఠము పై భాగమునకు చేర్చుచున్నాడో ఆ యోగి యోగసిద్ధికి పాత్రుడు అగుచున్నాడు. లోనికి ప్రసరించే ప్రాణవాయువును బయటకు ప్రసరించు అపానవాయువును ఆ యోగి ప్రాణాయామ సాధనలో ఐక్యం చేయటం జరుగుతోంది. అట్టి అపాన ప్రాణ ఐక్యము వలన కుండలనియోగ సాధకుని శరీరంలో మలమూత్రముల అధికత్వము తొలగగలదు. క్షీణిస్తాయి, అనగా విసర్జకాయవములు స్వాధీనమై జీవుని సుఖవంతుని చేస్తున్నాయి. యువా భవతి వృద్ధోపి సతతం మూలబంధనాత్ పాష్ణిభాగేన సంపీడ్య యోనిమాకుంచేద్గుదం. 74 అపానమూర్ధ్వముత్కృష్య మూలబధోయముచ్యతే ఉడ్యానం కురుతే యస్మాద విశ్రాంతమహాఖగా. ఈ 75-74 యువా భవతి వృద్ధోపి సతతం మూలబంధనాత్ పాష్ణీభాగేన సంపీడ్య యోనిం అకుంచేయేత్ గుదం. 75 అపానం ఊర్ధ్వం ఉత్కృష్య మూలబంధో అయం ఉచ్యతే ఉడ్యానం కురుతే యస్మాత్ అవిశ్రాంత మహాఖగః. అట్టి మూలబంధనము అనబడే కుండలిని యోగం మూలాధారంలో అపానమును మార్గము నుండి వెనుకకు లాగి ప్రాణముతో ఏకము చేయు విధానము అభ్యాసము చేయు యోగి వృద్ధుడైన కూడా యువకునివలే ఉత్సాహము సాహసము బుద్ధి శక్తి కార్యదక్షత కలిగి ఉంటాడు. కాలి మడమతో గుదస్థానము మలవిసర్జన స్థానమును నొక్కి పట్టిపీడించుచు అపానమును ఊర్ధ్వమునకు ఆకర్షిస్తూ యోని స్థానమును లోపలవైపుగా ముడుస్తూ ఉండటము ప్రాణముతో సంయోగము మూలబంధనము అగుచున్నది. ఉడ్యానం తదేవ శాత్తత్ర బంధో విధీయతే ఉదరే పశ్చిమం తానం నాభేరుద్ధం తుకారేత్. 76 ఉడ్యానోప్యేయం బంధో మృత్యుమాతంగకేసరి బధ్నాతి హి శిరోజాతంధోగామిన భోజలం. 77 తతో జాలంధరో బంధః కర్మదుఖౌఘనాసన. 76 ఉడ్యానం తదేవ స్యాత్ తత్ర బంధో విధీయతే. 77 ఉదరే పశ్చిమం తాణం నాభేత్ ఊర్ధ్వం తుకారేత్ ఉడ్యానో అపి అయం బంధో మృత్యుమాతంగ కేసరి బధ్నతి హి శిరోజాతం అధోగామి నభో జలం తతో జాలంధరో బంధః కంఠదోహఖౌఘ నాశనః. ఉడ్యానబంధము హంసస్వరూపుడగు ఈ జీవుడు నాసిక ముక్కు మూలస్థానమునకు కొంచెము క్రింద అధోభాగము గా ఉండు ఆజ్ఞాచక్రము నకు ఎడతెగకుండా చిత్త ప్రాణశక్తులతో ప్రయాణము చేయటమును ఉడ్డీయానబంధము అని అంటారు. మరొక తీరైన ఉడ్డీయానబంధము నాభికి ఊర్ధ్వంగా ఉదరము పొట్ట లో ఎడమవైపుగా పశ్చిమంగా ఉన్న ప్రదేశమును గుదించి ప్రాణయోగ సాధనచే అనుభవముగా తెలుసుకుని ఉండటం కూడా ఉడ్డీయానబంధమే. ఇది మూత్యువను ఏనుగు సింహమునకు వలె వశముగా అగుచు అంతా తెలియబడినదే ఉంటుంది. దృశ్యమంతా మమాత్మయే అనుభావన స్వాభావికము అగుచున్నది. జాలంధరే కృతే బంధే కర్ణసంకోచలక్షణే. 78 న పీయూషం పతత్యజ్ఞో న చవాయః ప్రధావతి కపాలకుహరే జిహ్వా ప్రవిష్ట విపరీతగా. ఈ 79 ధ్రువోరంతర్గత దృష్టిర్ముద్రా భవతి ఖేచరి నరోగో మరణం తస్యన నిద్రా నక్షుధా తృష. 80 జాలంధరే కృతే బంధే కర్ణసంకోచలక్షణే కంఠసంకోచలక్షణ కంఠదోహఖౌఘ భక్షణే. 79 న పీయూషం పతతి అగ్నౌ న చవాయః ప్రధావతి కపాలకుహరే జిహ్వా ప్రతిష్టా విపరీతగా. 80 భ్రువోహ అంతర్గత దృష్ట్యః ముద్రా భవతి ఖేచరి నరోగో మరణం తస్య న నిద్రా నక్షుధా తృష. జాలంధర బంధము కంఠములోను చెవుల వద్ద కుంభక అభ్యాసముతో కూడినది. కంఠదోషములను తొలగించగలదు. శిరస్సునందు యోగసాధన సమయంలో ప్రశాంతమగురసము ఉపరిభాగంలో స్రవిస్తూ ఉంటుంది. అది ఆకాశగంగ అని వర్ణించబడుతోంది. అట్టి ఆకాశగంగను యోగి కంఠస్థానంలోనూ చెవుల ద్వారములలోనూ బంధించటమును జాలంధరబంధము అని అంటారు. శిరో ఉపరి భాగము నుండి కంఠము వరకు యోగసాధనలో మాధుర్యమును నింపి ఉంచే ఈ జలంధర యోగముచే సర్వదుహఖములు ఆదుర్దాలు స్వయంగా శమిస్తాయి. కంఠము వరకు ప్రసరించు ఆకాశగంధ సర్వచెడు రసములను కడిగివేస్తుంది. అప్పుడు అగ్నియందు అమృత బిందువు పడదు, అమృతభావం నశించదు, ప్రాణవాయు చలనములు స్థిరత్వం పొందుతాయి. ఖేచరి ముద్ర ఒకటి నాలుకను వెనుకకు త్రిప్పి కపాల కుహరం బ్రహ్మరంధ్రము నుండి బయల్వెడలు దవడలో గల క్రింద రంధ్రము కొండ నాలుక అంచుస్థానము ను స్పృశిస్తూ రెండు దృష్టిని భ్రూమధ్యలో చేర్చి ఉంచటమును ఖేచరి ముద్ర అని అంటారు. అట్టి ఖేచరి ముద్ర అభ్యసించు యోగి మరణము నిద్ర ఆకలి దప్పికము జయించి వేచున్నాడు. చొక్కా మార్చినట్లు ఈ దేహం వదిలాను, ఆ దేహం స్వీకరించాను అనే దేహాతీత బుద్ధిశక్తితో కూడిన అమృత స్థితి పొందుచున్నాడు. నచ మూర్ఛ భవేత్తస్య యో ముద్రాం వేత్తి ఖేచరీ. పీడితే నచ రోగేణ లిప్యతే నచ కర్మణ. 81 నచ మూర్ఛ భవేత్తస్య యో ముద్రాం వేత్తి ఖేచరీం. పీడ్యతే నచ రోగేణ లిప్యతే నచ కర్మణ. అట్టి ఖేచరియోగాభ్యాసిని మూర్ఛ రోగము మొదలైనవి పీడించవు. ఖేచరిముద్రను అభ్యసిస్తున్న యోగిని కర్మదోషములు అంటవు. ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలచే ఖేచరిముద్రను అభ్యసించు యోగి బద్ధుడు కాడు. బధ్యతే నచ కాలేన యస్య ముద్రస్తి ఖేచరి. చిత్తం చరతి ఖేయస్మా జిహ్వా భవతి ఖేగత. 82 తేనేషా ఖేచరి నామముద్రా సిద్ధనమస్కృత. ఖేచర్యా ముద్రయా యస్య వివరం లంబికోర్ధ్వతః. 83 బధ్యతే నచ కాలేన యస్య ముద్రా అస్తి ఖేచరి చిత్తం చరతి ఖేయస్మాత్ జిహ్వా భవతి ఖేగత. 83 తేన ఏషా ఖేచరి నామ ముద్రా సిద్ధ నమస్కృత ఖేచర్యాముద్రయా యస్య వివరం లంబిక ఊర్ధ్వతః. భూతవర్తమాన భవిష్యత్ కాలములను దాటి కాలహకాల స్వరూపుడవుతాడు. కాలములోని సర్వవిశేషములకు సాక్షిగా ఉండగలడు అనగా కాలబద్ధుడు కాడు. ఆతని చిత్తము దహరాకాశము ఆత్మాకాశము లో సంచరించగలదు. నాలుక కపాల ఆది రంధ్రస్థానమును తాకి ఉండే ఖేచరి ముద్రచే చిత్తము చిత్రూపముగా సంతరించుకుంటుంది. ఖేచరియోగ సిద్ధి పొందినవాడు సిద్ధులచే నమస్కరించబడుటకు అర్హుడగుచున్నాడు. యోని ముద్ర ఖేచరి ముద్రను నిర్వర్తించుటచే సిద్ధించు ఊర్ధ్వ కపాలయోగము లేక లంబికాయోగముచే యోగి స్థిరచిత్తుడు స్థిర శరీరుడు అగుచున్నాడు. బిందుః క్షరతి నో యస్య కామిన్యాలింగితస్య చ యావత్ బిందుః స్థితో దేహే తావన్ మృత్యుభయం కుతః. 84 బిందుః క్షరతి నో యస్య కామిని ఆలింగితస్య చ యావత్ బిందుః స్థితో దేహే తావత్ మృత్యుభయం కుతః. అట్టి యోగికి ప్రియకామినితో ఆలింగనము కలిగినప్పటికీ శక్లబిందు పతనము కాదు అనగా దృశ్య విషయములు కోరుకోవలసి వస్తూ ఉన్నప్పటికీ విషయములకు బద్ధుడు కాడు. అకామకామేనాకర్షితుడై ఉండగలడు. ఆ విధంగా శుక్లబిందు పతనమును జయించి జితేంద్రియుడగు యోగికి ఇక మృత్యుభయము ఉండదు. ఆతని బుద్ధి ఇంద్రియ విషయ పంజరములో ప్రవేశించదు. యావద్బద్ధా నభోముద్ర తావద్బిందున గచ్చతి. గలితోపి యదా బిందుః సంప్రాప్తో యోనిమండలే. 85 వ్రజత్యుర్ధ్వం హఠాచ్ఛక్త్యా నిబద్ధో యోనిముద్రయ. 85 యావద్బద్ధా నభోముద్ర తావద్బిందుః న గచ్చతి గళితోపి యదా బిందుః సంప్రాప్తో యోని మండలే. 86 వ్రజతి ఊర్ధ్వం హఠాత్ శక్త్యా నిబద్ధో యోనిముద్రయ. ఖేచరిముద్ర ధరించి లంబయోగము సిద్ధించుకున్న యోగి ఖేచరి ముద్ర ధరించినంతసేపు బిందు స్రవము శుక్లస్రవము ఉండదు. త్రేతస్సు స్ఖలనము కాదు. అనగా బిందువులో బ్రహ్మాండమంతా దర్శించు బిందు ధ్యానయోగము నుండి చ్యుతి పొందడు. ఒకప్పుడు స్ఖలనము అయినప్పటికీ కూడా విషయ సహితుడైనప్పటికీ తేజస్సు విభాగం ఊర్ధ్వముగా ఎగసి శిరస్సును చేర్చున్నది. అందుకే దీనిని యోనిముద్ర అని పిలుస్తున్నారు. యోనియందు స్రవించు రజోబిందు తేజస్సును సమాకర్షించి లంబిక కొండ నాలుక యందు స్థరముగా చేర్చినప్పుడు అట్టి యోగి త్రికాలజ్ఞాన సంపన్నుడగుచున్నాడు. జఠయోగ దీపిక అనుశాస్త్రమునందు స్ఖలన తేజస్సును కపాలకుహరమునకు చేర్చటమును వజ్రోళిముద్ర అని కూడా చెప్పబడుతోంది. స ఏవ ద్విధో బిందుః పాండరో లోహితస్తథా 86. పాండరం శుక్రమిత్యాహుర్లోహితాఖ్యం మహారజః విద్రుమద్రుమసంకాశం యోనిస్థానే స్థితం రజః 87. 87. స ఏవ ద్విధో బిందుః పాండరో లోహితః తథా పాండురం శుక్లం ఇతి ఆహోః లోహితాఖ్యం మహారజః విద్రుమద్రుమసంకాశం యోనిస్థానే స్థితం రజః. బిందువు రెండు విధములు. ఒకటి పాండరబిందువు శుక్లము పురుష సంబంధమైనవి. తెల్లటి రంగు శివస్వరూపము పురుషునికి సంజ. రెండు లోహిత బిందువు సోనితము రక్తవర్ణము రజోబిందువు పగడమువలే ఎరుపు యోని స్థానమునందుండునది. రక్తబిందువు అని కూడా అంటారు. ప్రకృతికి సంజ. ససిస్థానే వసేద్బిందుస్తయోరేక్యం సుదుర్లభం. బిందుః శివో రజః శక్తిర్బిందురిందు రజో రవ్యః 88. 88. శిస్నస్థానే వసేత్ బిందుః తయోః ఐక్యం సుదుర్లభం. బిందుః శివో రజః శక్త్యః బిందుః ఇందు రజో రవ్యః. శిస్నము పురుషాంగము నందలి శుక్ల బిందువునకు యోని స్థానము నందలి రక్త బిందువునకు ఐక్యము అత్యంత దుర్లభము. శుక్ల బిందువు శివస్వరూపము పురుషుడు. సోనితము శక్తిస్వరూపము ప్రకృతి. బిందువు శుక్లము చంద్రరూపము సోనితము రజము సూర్యరూపము రవి. ఐక్యము అభేదత్వం అనన్యత్వం. ఉభయోః సంగమాదేవ ప్రాప్యతే పరమం వపుః. వాయునా శక్తిచాలేన ప్రేరితం ఖే యథా రజః 89. రవిణేకత్వమాయాతి భవేద్ దివ్యం వపుస్తదా. శుక్లం చంద్రేణ సంయుక్తం రజః సూర్య సమన్వితం 90. ద్వయోః సమరసిభావం యో జానాతి స యోగవిత్. 89. ఉభయోః సంగమాత్ ఏవ ప్రాప్యతే పరమం వపుః. వాయునా శక్తి చాలేన ప్రేరితం ఖే యదా రజః 90. రవిణి ఏకత్వం ఆయాతి భవేత్ దివ్య వపుః తథా. శుక్లం చంద్రేణ సంయుక్తం రజః సూర్య సమన్వితం 90. ఒక్క ద్వయోః సమరసిభావం యో జానాతి స యోగవిత్. శుక్ల సోనితములు కలిటచితనే పరము అనునది ఏర్పడుచున్నది. శ్రేష్టమగు దివ్య పరశరీరము రూపుదిద్దుకుంటోంది. వాయువుచే ప్రేరితమైన రజస్సు ఆకాశంలో సూర్యునితో పాండర బిందువు శుక్లము తో ఏకత్వము పొందినప్పుడు దివ్య శరీరము ఏర్పడుచున్నది. చంద్ర సూర్యుల తేజోరూపమగు శుక్ల సోనితముల సంయోగంలో గల సమరసి భావనను ఎవ్వరు తెలుసుకుని ఉంటారో అతడు యోగవేత్తయే. ఇది ద్రష్టదృశ్యముల అభేద తత్వము. శోధనం మలజాలానాం ఘటనం చంద్రసూర్యయోః 91. రసానాం శోషణం సంయం మహాముద్రాభిధీయతే 92. 92. శోధనం మలజాలానాం ఘటనం చంద్ర సూర్యయో రసానాం శోషణం సమ్యక్ మహాముద్ర అభిధీయతే. మహాముద్రా తిరజస్సులో మలజాలము తొలగినప్పుడు చంద్రతేజో రూపముగు శుక్లము సూర్యతేజో రూపము అగు శోణితముల ఘటనము కలయిక అయి పురుష ప్రకృతుల అభయముల రసాంశములు ఒకదానితో మరొకటి అభేదము ఏకత్వము పొందుటమే సమ్యక్ రూపముగు మహాముద్ర. వక్షోన్యస్తహనుర్నిపీడ్య సుషిరం యోనేశ్చ వామాంఘ్రిణ హస్తాభ్యామనుధారయన్ ప్రవితతం పాదం తథా దక్షిణం ఆపూర్య శ్వసనేన కుక్షీగలం బధ్వా శనైరచే. దేశపాతకనాశిని నను మహాముద్రా నూనాం ప్రోచ్యతే. 93 వక్షోన్యస్తహనుః నిపీడ్య సుంశిరం యోనేశ్చ వామాంఘ్రిణ హస్తాభ్యాం అనుధారయన్ ప్రతితతం పాదం తథా దక్షిణం అపూర్య శ్వసనేన కుక్షియుగళం బధ్వా శనేహరేచేత్. ఏషా పాతక నాశిని నను మహాముద్రా నూనాం ప్రోచ్యతే. మహాముద్రా యోగాభ్యాసము. వక్షస్థలమునకు గడ్డమును ఉపరితలమును తాకించుచు. 1 సుషిరమును బ్రహ్మరంధ్రస్థానమును బిగించి. 2 యోనిని మూలాధారస్థానమును ఎడమ పాదముచేత బిగేబట్టి కుడి పాదమును 2 చేతులతో పట్టుకొని. 3 వాయువుతో కుక్షిని పొట్టను నింపి కుంభకముచేసి. 4 నెమ్మది నెమ్మదిగా రేచక ప్రక్రియతో ఆ వాయువును ఖాళీ చేస్తూ రేచకం చేస్తూ నిర్వర్తించు ప్రాణాయామ ప్రక్రియ మహాముద్ర అనబడుతోంది. అది మానవుని సర్వపతకములు వసింపజేయగలదని యోగవేత్తలచే సూచించబడుచున్నది